176 హరిసోదరి సం భా హరిసోదరి అహరిణ కృష్ణన సమానం ఏకం ఉదరం ఉత్ ఈషత్ అరం భేదకం అవచ్ఛేదక మిత్యర్థః శంకర 12-84 వరకు ఉచ్చేరరం కూటో వా అత్యల్ప మిథ్యాభూతమాయో పాధిక చైతన్యావస్థావి శేషగుప అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ దేవాత్మశక్తిం స్వగుణైర్ని గూఢాం ఇత్యాది స్మృతి శృతిభ్యాం ఈశ్వరస్వరూప భేదవత్యవగమాదితి మంతవ్యం ఓం హరిసోడర్యై నమః ఆం వి కృష్ణ పరమాత్మతో సమానమైన ఏకమైన ఉదరము గలది ఉత్ అరం ఉదరం కొంచెము భేదము కలది అవచ్ఛేదకమని భావము. హరికంటే ఈషద్భేదము గలదిగాన దేవి హరిసోదరి ఎనబడును. మిక్కిలి కపటము ఉచ్చేహారం గలది అనగా అత్యల్పమిథ్యాభూతమైన మాయోపాధిక చైతన్యావస్థావి శేషరూపము గలదని యర్థము. ఇది అపరా ప్రకృతి, జడ ప్రకృతి, ఇంతకంటే అన్యము జీవభూతమునైన నాపరా ప్రకృతిని తెలుసుకొనుము. ఈ పరా ప్రకృతి చేత ఈ ప్రపంచము ధరింపబడుచున్నది అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో స్వీయశక్తి అయిన పరాప్రకృతి తత్వమును వివరించినాడు. దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూఢాం తనకంటే భిన్నముగాని సత్వగుణాదుల చేత ఆచ్ఛాదితము దేవస్వరూపమునైన ఆత్మశక్తిని ముసులు కనుగొనిరి అని శృతి నచనము. ఏవం విధములైన స్మృతి శృతుల వలన ఈశ్వరుడు రూపభేదము గలవాడని తెలియచున్నది. కావున జగన్మాత హరికంటే కొలది భేదము గలదగుట వలన హరి సోదరి అని కీర్తింపబడుచున్నది